228 సాధ్యా సం భా సాధ్యా కర్మోపాసనాది మహావాక్య శ్రవణజన్య బ్రహ్మ విద్యాస్వన సాధంచతుష్టయ సంపన్నాధికారిణ అపరోక్షతయా సాధితుం ప్రాప్తుమర్హ ఫలస్వరూపత్వాదిత్యర్థః సాధ్వీతి వా పాఠే సాధోహ స్త్రీ సత్వగుణ సంపన్నత్వాత్ సాధు సకల విద్యాపర్గజ్వే సతీ సదాచార సంపన్నః దైవినం పత్తిమానిత్యర్థః తదేకనిష్ఠ పరమ. 343 శంకర గ్రంథరత్నావళి. పతివ్రతా సతీ స్త్రీణాం పాతివ్రత్య సంప్రదాయ ప్రత్యేకేతి దూవత్తు ఓం సాధ్యాయే నమః. ఆం వి కర్మోపాసనాదులచేత వేదాంత మహావాక్య శ్రణణజన్యమైన బ్రహ్మవిద్యగా సాధన చతుష్టయ సంపన్నుడైన యధికారి పురుషుని చేత ఫలస్వరూప మగుట వలన అపరోక్షముగా పొందబడుటకు రామైనదిగాన దేవి సాధ్యా ఎనబడును. సాధ్వీయను పాఠమును స్వీకరించిన పక్షములో సాధుపుకుషుని యొక్క స్త్రీ ఎగుటం చేసి సాధ్వీ ఎనబడును. సత్వగుణ సంపన్నుడగుట వలన సాధువనబడును. సకల విద్యాపరంగతుడగుచు సదాచార సంపన్నుడు దైవీ సంపద గలవాడని యర్థము. ఆ బ్రహ్మయందే ఏక నిష్ఠగల పకమ పతివ్రత ఎగుచు స్త్రీలకు పాతివ్రత్య సంప్రదాయమును ప్రసక్తింపజేయునదని నిశ్చయార్థము.